తొమ్మిది కరుణామృత సాగర ఒకటి సం భ కరుణామృత సాగర కరుణయ కృపయా జాత యదమృతం మోక్షరూపం తస్య సాగర యథా అమృత సముద్ర స్వయం అమృత స్వరూప సన్ అన్యనపి లోకాన్ అమృతపాయి మేఘా ద్విముక్తామృతేన సంజీవయతి. నలభై తొమ్మిది లలితా త్రిసతి తథా బ్రహ్మవేద బ్రహ్మైన భవతి బ్రహ్మవిదాప్నోతి పరం ఇత్యాది శ్రుత్యా స్వయం అమృత స్వరూప సతి లభతే చ తతః కామాన్ మయేన విహితాన్ హితాన్ ఇతి భగసిద్వచనేన తత్తదధికారీకృత. కర్మోపాననాదిఫలస్య దేవతా ప్రాపణీయస్య సంప్రాప్తి తత్తదధికారణం తత్తత్ ఫలం స్థితమితి సంభావ్యత ఇతి సాగరోపమా. అమృత సత్సర్వసంజీవని కరుణామృతస్య సాగరాః కరుణా చ భక్త విషయక అభిన్నాశ్రయత్వాత్ పరిపాల్యతా బుద్ధ్యః. ఒకటి యద్వా కరణయః కూపయా అమృతాః శాశ్వత కీర్తిమస్వేన బ్రహ్మాదిలోకం గతాః సాగరాః సగరరాజు వంశ్య యస్యాః సా తథా. యద్వా కరణయ దయయా హేతునా అమృ ప్రాప్తః సాగరః సముద్రో యథా భాగీరథీ కరుణామృత సాగర ఓం కరుణామూర్తి సాగరాయే నమః. ఆం వి పరమేశ్వరి కూప వలన మోక్షరూపమైన ఏ యమృతము జనించునో ఆ యమృత సాగరము వలె అనంతమైన స్వరూపము గలదిగాన ఆ జనని కరుణామృత సాగర ఎని భక్తులచే స్తుతింపబడుచున్నది. అమృత సాగరము క్షీరసాగరము తానమృత స్వరూపమైయుండును యమృత సాగరామృతమును జలమును ద్రావిన. యాభై శంకర భాష్యం మేఘములు తిరిగి అమృతమునే జలమునే వర్షించును అట్టి యమూతము చేత నితరలోకములను సైతము యమూత సాగరము జీవింపజేయును. ఆ రీతిగనే రూపాయి తల్లి బ్రహ్మవేద బ్రహ్మైన భవతి బ్రహ్మను తెలిసినవాడు బ్రహ్మయేయగును. బ్రహ్మవిదాప్నోతి పరం బ్రహ్మత్త పరమైన స్థితిని పొందుచున్నాడు అనుశ్రుతివచనాను సారము స్వయముగా నమృత స్వరూపిణియే మోక్షస్వరూపిణియే విరాజిల్లుచున్నది. లభతే చ తతః కామాన్ విహితములు హితకరములు సైన కోరికలన్నీయు నా చేతనే భక్తులకు ఫలప్రదము లగుచున్నవి అనుభగసద్వచనముననుసరించి ఆయా అధికారులచే అనుష్ఠింపబడిన కర్మోపాసనాది ఫలము దేవతా ప్రాపణీయము తతాప్తియందు తత్తదధికారుల యొక్క దభిన్న ఫలములు గలనని భావింపబడుచున్నందున ఆ దేవి సాగరముతో పోల్చబడినది. సాగరము స్వస్వరూపమున ఉండి యన్యలోకములకు మేఘము ద్వారా ప్రాణసంధాయకమగుచున్నది. అటులనే పరమేశ్వరి స్వయముగా నమృత స్వరూపిణియే తదముపపానేచ్ఛ మోక్షేచ్ఛ గల యుపాసకులకు అధికార భేదముననుసరించి తత్కర్మోపాసనాది అనంత ఫలముల నొసుగుచు తత్ఫల స్వరూపిణియేయున్నది. సాగరములు కరుణకు అమృతమునకు నభిన్నాశ్రయము లగుట వలన ఆ దేవి కరుణామృత సాగరయే అమృతము వలె సర్వ. యాభై ఒక్క లలితా త్రిసతి. యాభై రెండు జీవుల సంజీవన హేతుభూత ఎగుటచే ఈ నామము ఆమె యందన్వర్థము పక్షాంతరమున తన కూప వలన అమృతులైన శాశ్వత కీర్తి గలిగి బ్రహ్మాదిలోకములకు పోయిన సగరరాజ నంశీయులు సగరరాజపుత్రులు కలదిగాన తల్లి కరుణ మృత సాగర కరుణ ఎనగా భక్తులను పాలించ రక్షించ వలననిడి బుద్ధి అథవా భాగీరథుని నలన సాగరము అమృతమును జలమును పొందినదిగాన ఆమె భాగీరథి. భాగీరథికి స్వర్ధంగకు దేవికి అభేదము చెప్పబడినది. భాగీరథివలె పరమేశ్వరి సర్వలే జీవులను పావితమనర్చి బ్రహ్మాది లోకప్రాప్తికు పఫలము నొసుగునదిగాన పరాదేవి కరుణామృత సాగర ఎను నామముతో బరుగుచున్నదని భావము.